ప్రశ్న విచారము. యస్త్వయాద్య కుతః ప్రశ్నో వరియాన్ శాస్త్ర విన్మతః సూత్రప్రాయో నిగూఢార్థో జ్ఞాతవ్యశ్చ ముముక్షుభ్యః. 69. అద్య ఇప్పుడు త్వయా నీచేత యహ ఏ ప్రశ్న కుతః వేబడినదో అది వరియాన్ శ్రేష్టమైనది, శాస్త్ర విన్మతాః శాస్త్రవేత్తలచే అంగీకరింపబడినది, సూత్రప్రాయః సూత్రప్రాయమైనది, నిగూఢార్థః గూఢమైన అర్థము కలది, ముముక్షుభి మోక్షేచ్ఛ కలవారిచే జాతవ్యశ్చ తెలుసుకొనదగనది. తీవ్రముగు ముముక్షయుండుచే నీవు ఉత్తమాధికారవగుటే కాదు, ముముక్షువులు తెలుసుకొనవలసిన అన్ని విషయములను హెచ్చు తగ్గులు లేకుండగా బాగుగా క్రోడీకరించి నన్ను ప్రశ్నించుటదే నీవు మేధావిత్వము, విద్వత్వము, ఊహాపోహ విచక్షణత్వము మొదలగు ధర్మములచే గూడా అలంకరింపబడినవాడవై ముముక్షువులందరూ తెలుసుకొనవలసిన మార్గమును చూపినవాడవైనావు అని శిష్యుడు మహాత్ముడగు గురువుచే శ్లాఘింపబడినాడు. ఇట్లు శ్లాఘించినచో భక్తి శ్రద్ధలతో నిండిన మనస్కలవాడే చెప్పిన విషయమును వెంటనే గ్రహించునని గురువు యొక్క అభిప్రాయము. 106, 107. ప్రశ్న విచారము. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురో తస్యేతే కథితా హ్యర్థాః ప్రకాశత్తే మహాత్మనః. ఎవనికి దేవునియందు గొప్ప భక్తియుండునో దేవునియందెట్లో గురువునందుగూడా ఉండునో ఆ మహాత్మునికి బోధించిన విషయములు ప్రకాశవంతములగును అని శృతివాక్యము. ఇప్పుడు నీవు వేసినకో నామబంధః ఇత్యాది ప్రశ్న వరియాన్ ఎంతయు శ్రేష్టమైనది, ఇందుకు కారణము చెప్పుచున్నాడు శాస్త్రవిన్మతః. మంచి శాస్త్ర జ్ఞానము కలవారు మాత్రమే ఈ విధముగా ప్రశ్నింపగలరని భావము. ఇందులకు హేతువు సూత్రప్రాయం అనునది బంధమోచకమగు సాక్షాత్కారము కలుగుటకై ఏమేమి ప్రశ్నింపవలెనో అదియంతయు కొలది అక్షరములు గల మాటలలో ప్రశ్నింపబడినది గాన సూత్రప్రాయము. శబ్దము అల్పాక్షరమేనను తెలుసుకొనవలసిన విషయమంతయు దీనియందు నిగూఢమయ్యున్నదని చెప్పుచూ దీని సూత్ర ప్రాయత్వమును నిగూఢార్థః అను విశేషణముచే విశదీకరించుచున్నాడు. ఈ ప్రకరణ గ్రంథములోని రాబోపు భాగమంతయు ఈ ప్రశ్నకు ఉత్తర రూపమున నుండుటచే బుద్ధిమంతులకు ప్రతిపాదింపవలసిన విషయమునంతను ఈ ప్రశ్నలో సూచించియున్నాడని భావము. కావుననే ఇది ముముక్షువులు తెలుసుకొనదగనది. గురువు అజ్ఞానయోగాత్ ఇత్యాది వాక్యమున ఆత్మానాత్మ వివేకజన్యమగు సాక్షాత్కారముచే సహేతుకమగు బంధము నివర్తించుటయనేడు మోక్షము లభించును అని చెప్పగానే గురువాక్యమును బాగు అర్థము చేసుకొని ప్రశ్నింపవలసిన విషయములున్నన్నింటినీ శిష్యుడు నిశ్శేషముగను అనావశ్యక విషయములు లేకుండగను ప్రశ్నించియున్నాడు. అందుచే శిష్యునియందలి మేధావిత్వాధికమును బాగుగా గ్రహించి గురువు అతనిని ఎక్కువ శ్లాఘించెను. 108. శ్రీవివేక చూడామణి అవ. ఈ విధముగా మహాత్మునిచే శ్లాఘింపబడిన తాను ధాన్యుడనని తలచుచున్న శిష్యుని గురువు తను చెప్పుచున్న విషయమును బాగుగా గ్రహించుటకై సావధాన చిత్తుడుగా నుండునట్లు చేయుచున్నాడు. శృణుష్వావహితో విద్వన్యన్మయా సముదీర్యతే తదేశ ద్రవణాత్ సద్యో భవద్విమోక్ష్యసే. 70. హే విద్వన్ ఓ విద్వాంసుడా, యత్ ఏది మయా నాచే సముదీర్యతే చెప్పబడుచున్నదో తత్ దానిని అవహితః సావధాన చిత్తుడవై కృణుష్వ వినుము. ఏతచ్చవణాత్ దీనిని వినుట వలన సద్యః వెంటనే భవబద్ధాత్ సంసారబంధము నుండి విమోక్ష్యసే విముక్తుడవు కాగలవు. హే విద్వన్ శాస్త్రోక్తములగు మేధావిత్వము మొదలగు విద్యాధికారము కలవాడా, నాచేది సముదీర్యతే సంగ్రహముగను విస్తృతముగను బాగుగా తెలియటకే చెప్పబడుచున్నదో తద్దానిని అవహితః విషయాంతరములేయందు సంచరించని మనస్సు కలవాడవై శ్రద్ధతో వినుము. ఏతచ్చవణత్ నేను చెప్పెడి వాక్యములను యథాశాస్త్రముగా వినుట వలన సద్యహ వినిన వెంటనే ఆత్మను సాక్షాత్కరింపచేసుకొని భవబద్ధాత్కర్తృత్వము భోక్తత్వము జన్మ మరణము మొదలగునవి రూపముగా గల బంధము నుండి విమోక్షేసే పూర్తిగా ముక్తుడవగుదువు. అవ ఇప్పుడు అతని ప్రశ్నలననుసరించి అతడు తెలుసుకొనదలచిన విషయమును చెప్పదలచినవాడై ముందుగా మోక్షము ఎట్లు వచ్చును అనుప్రశ్నకు సమాధానము చెప్పుచున్నాడు. ప్రశ్న విచారము 109. ఆశంకా బంధం అనగానేమి? ఇది ఇట్లు వచ్చినది, దీని స్థితి ఎట్లు అని మొదటి 3 ప్రశ్నలకును ప్రత్యుత్తరము చెప్పకుండగా 4వదైన మోక్షము ఎట్లు అను ప్రశ్నకు ప్రత్యుత్తరము చెప్పుట అనుచితము కదా అని ఆశంకింపరాదు. సమాధానము ఇంటికి నిప్పంటుకొని మండిపోవుచున్న సమయమున వెంటనే నీరు పోసి అగ్నిని శమింపజేయుటకు బదులు అగ్ని ఎక్కడ పడినది, ఇల్లు ఎట్లు అంటుకొన్నది అను విచారముచే కాలయాపనము చేసినచో గృహము పూర్తిగా దహించుకొని పోవును కదా. అజ్ఞానవంతులందరూ తీవ్రమగు సాంసారిక బంధమును అనుభవించుచునేయున్నారు. దానిని తొలగించుటకు ముందుగా ప్రయత్నము చేయవలెను అను నభిప్రాయముతో అనంతశాస్త్రం బహువేదితవ్యం స్వల్పశ్చకాలో బహవశ్చ విఘ్నాః యత్సర్భూతం తదుపాసితవ్యం హంసో యథాక్షీరమివాంబు మధ్య. శాస్త్రము అనంతము, తెలియదగనది చాల ఉన్నది, కాలమా స్వల్పము, అనేక విఘ్నములు. అందుచే హంస నీటి నుండి క్షీరమును గ్రహించినట్లు సారమైన దానిని గ్రహింపవలెను అని పెద్దలు చెప్పిన విధమున తెలుసుకొనదగిన అంశములలో సారభూతమగు అంశమును గురువు మోక్షస్య ఇత్యాది శ్లోకములలో ముందుగా చెప్పుచున్నాడు. మోక్ష హేతువును గూర్చి శీఘ్రముగా తెలుసుకొని అది లభించుటచే వెంటనే శిష్యుడు బంధ విముక్తుడై నిత్యానందమును అనుభవించుగాక అని గురువు యొక్క అభిప్రాయము. మరియు ఆత్మానత్మజ్ఞానము లేనిచో మున్ముందు చెప్పనున్న బంధము యొక్క స్వరూపము తెలియటకు శక్యము కాదు, కావున అద్యంతయు తరువాత చెప్పవచ్చును అనడు అభిప్రాయముతో ముందుగా కథం విమోక్ష అను ప్రశ్నకు సమాధానము చెప్పుచున్నాడు. 110. శ్రీవివేక చూడామణి, మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే వైరాగ్యమత్యంతమనిత్యవస్తుషు తతః సమశ్చాపి దమస్తి దీక్షావ్యాసః ప్రసక్తఖల కర్మణాం భృశం. 71. అనిత్యవస్తువు అనిత్యవస్తువులేందు అత్యంత మిక్కిలి వైరాగ్యం వైరాగ్యము మోక్షస్య మోక్షమునకు 8 ప్రథమః మొదటి హేతుః కారణముగా విగద్యతే చెప్పబడుచున్నది. తతః అటు పిమ్మట సమశ్చాపి సమము దమః దమము తితిక్షా తితిక్షయు ప్రసక్షాఖల కర్మణాం ప్రసక్తములగు చేయవలసియున్న అన్ని కర్మల యొక్కయు భృశం పూర్తిగా న్యాసః సన్యాసము కారణములు. తతః శృతి స్తన్మననం సతత్వధ్యానం చిరం నిత్యనిరంతరం మునేహ తతో వికల్పం పరమేత్య విద్వా నిహైవ నిర్వాణసుఖం సమృచ్ఛతి. 72. తతః అటు పిమ్మట శృతః శ్రవణము తమ్మసనం ఈ వినిన దాని యొక్క మననము మునేహ మునియైనయాతనికి చిరం చిరకాలము నిత్యనిరంతరం నిత్యము అవిచ్ఛిన్నమగు సతత్వధ్యానం ఆత్మతత్వధ్యానము కారణములు. తతః అటు పిమ్మట ఆ ధ్యానము వలన పరం గొప్పదైన అవికల్పం నిర్వికల్ప సమాధిని ఏత్య పొంది విద్వాన్ ఆత్మసాక్షాత్కారమును పొందినయాతడు ఇహైపా ఈ లోకమునందే నిర్వాణసుఖం మోక్షానందమును సమృచ్ఛతి పొందును. దేహాది బ్రహపర్యంతములగు అనిత్యవస్తువులయందు పరిపూర్ణ వైరాగ్యము మోక్షమునకు మొదటి కారణమని చెప్పబడుచున్నది. అనేక విధములగు విక్షేపమునకు హేతువగు ఆశతో శూన్యమైనప్పుడే మనస్సునకు తన లక్ష్యము స్థిరముగనుండుటయ్యను శమము లభించును. అటుపిమ్మట పూర్వోక్త లక్షణమగు శమము సశబ్దము. ప్రశ్న విచారము 111. పూర్వోక్త విశేషము చాయకము అవియు ఇది కూడా ఉండవలేనని అర్థము. వైరాగ్య సమదమాదులలో ఉన్నను వైరాగ్యము మొదట విహితము లగుటచే మున్నను ఇవన్నీయు అంతరంగముగా జ్ఞానకాలమునందు కూడా ఇవన్నీయు ఉండవలసినదే. ఘటమునకు కులాలుడు కారణమైనను ఆ కులాలునికి కారణభూతుడగు అతని తండ్రి ఘటమునకు సంబంధించినంతవరకు కారణమని చెప్పుటకు వీలులేదు. వానిని అన్యథాసిద్ధుడందురు. అట్లే ఇచ్చట కూడా మొదటనున్నవన్నీయు అన్యథాసిద్ధములని చెప్పరాదని సూచించుటకై సముచ్చయబోధకములగూచ అపి శబ్దములు ప్రయోగింపబడినవి. అట్లే దమము తితిక్ష సర్వకర్మ సన్యాసము వర్ణాశ్రమములననుసరించి ప్రసక్తములగు సమస్త కర్మలును వైరాగ్యోత్పత్తి కలుగు నంతవరకును అనుష్ఠేయములే. వైరాగ్యము జనించిన పిమ్మట మాత్రము పూర్తిగా వాటిని పరిత్యజింపవచ్చును. పూర్వము చిత్తశుద్ధియను నామాంతరముగల వైరాగ్యము కొరకే ఫలము నపేక్షింపక ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయవలెను. ఇప్పుడు వైరాగ్యరూప ఫలము లభించి నదిగాన వాటిని పూర్తిగా త్యజింపవచ్చునని భావము. తతః సర్వకర్మ సన్యాసము చేసిన పిమ్మట శృతః గురుముఖము నుండి వేదాంత వాక్యముల శ్రవణము వేదాంత వాక్యార్థ నిర్ణయము చేయుటకు తగు వ్యాపారము. తన్మననం వినిన విషయము దృఢముగనించుటకే అపపత్తులతో చింతనము చేయుట. శ్రవణ మననములచే అసంభావన సంశయభావనలు తొలగిపోయిన పిమ్మట సతత్వధ్యానం పరతత్వం యొక్క ధ్యానము. అనాదికాలము నుండి వచ్చుచున్న అనాత్మను స్వాత్మగా భావించడు వాసన తొలగిపోవలెనన్నచో ఆ ధ్యానమును చిరకాలము పాటు చేయవలెను. చిరకాలము పాటు చేసినను మధ్య మధ్య ఆపి ఆపి చేసినచో ఆ విచ్ఛేదకాలమునందు కప్పబడిపోవుటచే నిధిధ్యాసనమే పూర్వాపరభావము తరువాత సమము ఇత్యాది క్రమ కలిగిన వృత్తులచే ఆత్మవృత్తి. శ్రీవివేకచూడామణి 112 కుదురదు అందుచే నిత్య నిరంతరం అని చెప్పబడినది. అందుచే సతు దీర్ఘకాల నిరంతర్యసతారా సేవితో దృఢభూమ్యః ఆ చిత్తవృత్తి నిరోధాభ్యాసము చాలకాలము పాటు నిరంతరము బ్రహ్మచర్యాది సత్యారములతో సేవింపబడినచో దృఢమగును అని యోగసూత్రములో చెప్పబడినట్లు నిధిధ్యాసన మనునది రోజులలోనో మాసములలోనో సిద్ధించునని వాంఛింపరాదు. అట్లు వాంఛించు ధ్యాత ఉన్న వేదములు 4 కదా. వాటి అధ్యయనమునకై పిల్లవాడు వెళ్లి 5 అతడింకను రాలేదే అని అనుకొను 3 వంటి వాడగును ఇకనేమనగా సంవత్సరముల కొలది కొన్ని జన్మముల పాటు ఆదరముతో ఎల్లప్పుడునూ సేవింపవలెను అని చెప్పుటకే చిరం నిత్యనిరస్తరం అను విశేషణములు ప్రయుక్తములు. అనేక జన్మసంసిద్ధస్థతో యాతి అనేక జన్మలచే సిద్ధిని పొందినవాడై అటు పిమ్మట ఉత్తమగతిని పొందును అని స్మృతివాక్యము. నిత్యము అవిచ్ఛిన్నముగా చాలా కాలము పాటు నిధిధ్యాసనము ఈ జన్మయందే సిద్ధించినచో తతః పరిపక్వమైన ఆ నిధిధ్యాసనము వలన అవికల్పం నిర్వికల్ప సమాధిని పరం సవికల్పము కంటే ఉత్కృష్టమైన దానిని పొంది విద్వాన్ ఆత్మ సాక్షాత్కారవంతుడై నిర్వాణ సౌఖ్యం ముక్తి సౌఖ్యమును సమృచ్ఛతి అడ్డులేకుండగా అనుభవించును. పరాం గతిం ఈ జన్మలోనే మోక్షమును పొందుటకు చెప్పవలసిన విషయము సంగ్రహముగా చెప్పబడినది. విద్వాంసుడు అనగా విద్య కలవాడు ఇచటనే మోక్ష సుఖమును పొందును అని చెప్పుటచే ధని సుఖీ ధనము కలవాడు సుఖవంతుడు ఇత్యాది వాక్యములలో సుఖము ధనము వలన కలుగును అని తెలియనట్లు విద్య వలన మోక్షమును పొందును అని తెలియచున్నది. ఉద్దేశ్య విధేయ భావస్థలమునందు బాధకమేదీయు లేనప్పుడు ఉద్దేశితావచ్ఛేదకము విధేయమునకు 118 ప్రశ్న విచారము కారణము అనునర్ధము భాసించును. ఉద్దేశ్య విధేయ భావస్థలే అసతి బాధకే ఉద్దేశ్యతావచ్ఛేదక ప్రయోజ్యత్వం విధేయ భాసతే అనున్యాయములోక సిద్ధము. ధన సుఖ అననప్పుడు సుఖిత్వము విధేయము, ధనిత్వము ఉద్దేశ్యము. ధనము ఉద్దేశ్యత వచ్చేదకము, సుఖము విధేయత వచ్చేదము. కావున ధనము విధేయత వచ్చేదకమగు అనగా విధేయమగు సుఖమునకు కారణమని తేలినది. అట్లే ఇచ్చటగూడ విద్వత్వము ఉద్దేశ్యత వచ్చేదకము, అది అనగా విద్య నిర్వాణ సుఖమునకు కారణమని తెలియచున్నది. ఆ విద్య ఆత్మానాత్మ వివేకజన్య మగుటచే ముందుగా దానిని స్పష్టీకరించుచున్నాడు. దీనిచే ఇకో సావనాత్మ పరమహక ఆత్మ అను ప్రశ్నకు సమాధానము చెప్పినట్లగును, యద్బోద్ధవ్యం తవేదాని మాత్మానాత్మ వివేచనం తదుచ్యతే మయా సమ్యక్ సత్వాత్మన్యవధార్యత. తవ నీకు ఇదానీం ఇప్పుడు యత్ ఏ కారణము వలన ఆత్మానాత్మ వివేచనం ఆత్మానాత్మల వివేచనము బోద్ధవ్యం తెలియదగినదో తతా కారణము వలన మయా నాచే సమ్యక్ బాగుగా ఉచ్యతే చెప్పబడుచున్నది. శ్రుత్వా విని ఆత్మని మనస్సులో అవధారయ నిశ్చయించుకొనుము. 73. నీకు ఇదానీం మోక్షహేతువగు జ్ఞానమును గూర్చి బోధించుటకు పూర్వము దానికి కారణముగా ఆత్మానాత్మ వివేచనం ఇది ఆత్మ ఇది అనాత్మ అని వేరు వేరుగా తెలుసుకొనుటకు వ్యాపారము బోద్ధవ్యం తెలియదగనది. తగిన తత్తా కారణము వలన నాచే అది బాగుగా చెప్పబడుచున్నది. దానిని విని మనస్సునందు నిశ్చయించుకొనుము. శ్రీవివేక 8. శ్రీవివేక చూడామణి అవ అందు ఆత్మను గూర్చి అనాత్మ ద్వారా మాత్రమే తెలిసి కొనవలసియున్నది. అనాత్మ కూలముగాన ముందుగా దానిని తెలిసి కొనుట సులభము. అది తెలిసిన తరువాత సూక్ష్మమగు ఆత్మను గూడా అనాయాసముగా తెలుసుకొనవచ్చును. అందుచే ముందుగా అథతే సంప్రవక్ష్యామి అను 126వ శ్లోకము వరకును ఆత్మభిన్నములగు పదార్థములను గూర్చి చెప్పుచున్నాడు. అందు ముందుగా అందరి బుద్ధికిని గోచరముగు స్థూల శరీరమును గూర్చి చెప్పుచున్నాడు. అది అహం అహం నేను నేను అను విస్పష్టమగు వ్యవహారమునకు గోచరమై అందరికిని తెలిసినది కదా.